53 గురుశిష్య లక్షణాలు. కనుక ఓ రామ, తెలివిగలవాడు ఇలాంటి జ్ఞానం సంపాదించేందుకు ప్రయత్నం చేయాలి. ప్రయత్నమంటే ఏమి చేయాలి అంటావా? ఒక మంచి జ్ఞానిని పట్టుకోవాలి, అతడు నేర్పిరి అయి ఉండాలి. అలాంటివాణ్ణి పట్టుకుని ఇది నాకు ఆ జ్ఞానం ఉపదేశించమని అడగాలి. వాడు చెప్పింది గ్రహించాలి. తత్వం ఆయసర్ 64. తెలియనివాణ్ణి అడగటం మూర్ఖత్వమే అవుతుంది. బాగా తెలిసినవాడు చెప్పిన మాటను తిరస్కరించడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. కనుక రామ, నీలాంటి జిజ్ఞాసువు ఎవడు తత్వజ్ఞుడో, ఎవడు తత్వజ్ఞానరహితుడో మున్ముందుగానే నిర్ణయించుకోవాలి. అంతేగాని కనిపించిన ప్రతివాడ్జీ తత్వం గురించి చెప్పమని వెంటబడకూడదు. రామ, ప్రశ్న అడగదలుచుకున్నవాడు తీసుకోవలసిన జాగ్రత్తల గూర్చి చెప్పాను. ఇక సమాధానం చెప్పేవాడు తీసుకోవలసిన జాగ్రత్తలను చెబుతా విను. తత్వజ్ఞానం కలవాడు నాకు తెలుసు కదా అని అడిగిన ప్రతివాడికి చెప్పకూడదు. చెబితే చెప్పింది చెప్పినట్టు గ్రహించగల శక్తి ఎదుటివాడిలో ఉందో లేదో చూసుకొని, అవసరమైతే తగిన పరీక్ష చేసుకొని, వీడికి చెప్పినది గ్రహించగల వివేకబుద్ధి ఉందని రుజువైనప్పుడే అడిగిన తత్వం బోధించాలి. రామ, ఈ విధంగా నీకు ప్రశ్న వేసేవాడి లక్షణము, జవాబు చెప్పేవాడి లక్షణము రెండూ వివరించాను. ఇక్కడ ఆ లక్షణాలన్నీ నీకు నాకు బాగా సరిపోయాయి. నువ్వు మంచి ప్రూచ్ఛకుడివి, నేను కూడా సమాధానం చెప్పగలవాణ్ణి. కనుక నేను చెబుతాను, నువ్వు జాగ్రత్తగా విను. అంతకుముందే ఒక రంగు ఉన్న గుడ్డకు మరో రంగు వేస్తే బాగా పట్టదు. తెల్లగా ఉన్న గుడ్డకు రంగు వేస్తే బాగా పడుతుంది. నువ్వు తెల్లని గుడ్డ లాంటివాడివి, నీకు చేసిన ఉపదేశం సార్థకమవుతుంది. నేను చెప్పేదాన్ని బాగా విను, మనస్సులో బాగా ఆలోచించుకో, వివేచన చేసుకో, మనస్సులో ధారణ చెయ్యి. చెప్పింది నీ మనస్సుకు పట్టకపోతే మళ్ళీ అడుగు. అంతేగాని నేను చేయబోయే ఉపదేశాన్ని నిరర్థకం చేసుకోబోకు.